లేజర్ పుస్తకం 11వ భాగం. ఈ లేజర్ పుంజం ఎంత కేంద్రీకృతంగా ఉంటుందంటే అది ఓ మిలియన్ మీటర్ల దూరంలో ఉన్న కాఫీ గిన్నె మీద పడి అందులోని కాఫీని వేడెక్కించగలదు. 1962లో ఒక లేజర్ పుంజాన్ని చంద్రుడి మీదకు గురిపెట్టారు. చంద్రుడు మనకి 383 మిలియన్ మీటర్ల దూరంలో ఉన్నాడు. అంత దూరం ప్రయాణించిన పుణ్యం కేవలం 2 మైళ్ళు మాత్రమే వ్యాపించింది. ప్రస్తుతం మనం ఇంకా మంచి ఫలితాలు సాధించే స్థితిలో ఉన్నాం. 1969లో కొందరు వ్యోమగాములు చంద్రుడి మీద ఓ అద్దాన్ని విడిచిపెట్టి వచ్చారు. దాని మీదకి గురిపెట్టబడ్డ లేజర్ పుంజాలు చెక్కు చెదరకుండా భూమికి తిరిగి వచ్చాయి. వాటి సహాయంతో శాస్త్రవేత్తలు చంద్రుడికి భూమికి మధ్య దూరాన్ని ఖచ్చితంగా అంచనా వేయగలిగారు. ఇక 5వ అంశం, లేజర్ల ప్రయోజనాలు. లేజర్లు మేజర్లు మొట్టమొదట రూపొందించబడ్డప్పుడు అవి శాస్త్రవేత్తలకి పరిశోధనల్లో పనికొస్తాయేమో కానీ సామాన్య దైనిక జీవనంలో వీటికి ఏం ప్రయోజనం ఉంటుందిలే అని చాలామంది అనుకున్నారు. కానీ లేజర్లకి దైనిక జీవనంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తరువాత తెలిసింది. మొదటి విషయం ఏమిటంటే, లేజర్ల నుండి సంసక్త కాంతిని రకరకాల మోతాదుల్లో ఉత్పన్నం చేయవచ్చు. వాటన్నిటికీ ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. సెమీకండక్టర్ చిప్పుల నుండి వెలువడే అల్పశక్తి గల లేజర్లని సూపర్ మార్కెట్లో మనం కొనుక్కునే వస్తువుల మీది బార్కోడ్ని చదవటానికి వాడవచ్చు. కానీ అందులో వాడే కాంతిపుంజం ఎంత బలహీనంగా ఉంటుందంటే దానిని గుర్తించడం కూడా కష్టమే. 1 వాట్లో 1000వ వంతు పవర్ ఈ లేజర్ వినియోగిస్తుంది. మనం రాత్రిపూట వాడే 0 వాట్ బల్బు కన్నా దీని శక్తి 1000 రెట్లు చిన్నది. ఓ పెద్ద లేజర్ని తయారు చేసి అందులో బోల్డంత శక్తి పోగయ్యేలా తయారు చేయవచ్చు. ఇలాంటి సందర్భాలలో అత్యధిక శక్తిని పుట్టించవచ్చు. కానీ ఆ శక్తి అంతా అతి తక్కువ కాలంలో లేజర్ రూపంలో వెలువడుతుంది. ఆ విధంగా 2 మిలియన్ల వాట్ల బలాన్ని పోగు చేసి ఒక్కసారిగా ప్రచండ శక్తి గల సంసక్త కాంతి స్ఫోటాన్ని వెలువరించగల లేజర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు 100 మిలియన్ల వాట్ల బలాన్ని పోగు చేయగల లేజర్లు కూడా ఉన్నాయి. అంటే అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్ ఉత్పన్నం చేయగల శక్తి కన్నా 1000 రెట్లు ఎక్కువ. అయితే అలా పుట్టిన కాంతి స్ఫోటం సెకండ్లో 1 బిలియన్ వంతు మాత్రమే ఉంటుంది. ఈ బృహత్ లేజర్లని శాస్త్రీయ పరిశోధనల్లో కానీ ఆయుధాల నిర్మాణంలో కానీ వాడటం జరుగుతుంది. ఇవి మనకి సూపర్ మార్కెట్లలో కనిపించవు. లేజర్లు ఉత్పన్నం చేసే శక్తి కన్నా వాడే శక్తి చాలా ఎక్కువ. అణువులను ఉత్తేజితం చేయడానికి వాడబడ్డ శక్తిలో 1 చిన్న భాగం మాత్రమే కాంతిశక్తిగా వెలువడుతుంది. ఇది మహా అయితే 20% ఉంటుందేమో. తక్కినదంతా ఉష్ణంగా మారి వృధాగా పోతుంది. 80% శక్తి వృధా అయ్యేటట్లయితే ఇక అంత కష్టపడి లేజర్లను తయారు చేసి ఏం ప్రయోజనం అంటారేమో. దానికో కారణం ఉంది. ఇతర శక్తి రూపాల వల్ల సాధ్యం కాని ఎన్నో విషయాలు లేజర్ శక్తి వల్లనే సాధ్యం అవుతాయి. ఆ సత్ప్రయోజనాల దృష్ట్యా కాస్తంత శక్తి వృధాగా పోయినా పర్వాలేదు అనిపిస్తుంది. ఉదాహరణకి, లేజర్ పుంజం సంసక్తంగా ఉంటుంది కనుక దానిని ఓ సన్నని బిందువుగా కేంద్రీకరించవచ్చు. సామాన్య కాంతితో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే అందులోని కిరణాలు నానా దిశలలో చెల్లాచెదురుగా ప్రయాణిస్తూ ఉంటాయి. కేవలం 1000 నానోమీటర్ల పరిమాణం ఉన్న బిందువు మీదకి ఓ లేజర్ని కేంద్రీకరించవచ్చు. అంత లేజర్ శక్తిని ఒక బిందువు మీద కేంద్రీకరిస్తే ఆ బిందువు వద్ద ఉష్ణోగ్రత తారాస్థాయిని చేరుతుంది.